దేవ సవిత సవిత ఏతం ఏతం వృణతే వృణతే బృహస్పతి బృహస్పతి బ్రహ్మాణం బ్రహ్మాణం తపే తదహం అహం మనసే మనసే ప్రబ్రవీమి బ్రవీమి మనః మనో గాయత్రీ గాయత్రీ గాయత్రీ గాయత్రీ తృష్టుభే తృష్టుభై తృష్టుభే జగత్తి జగతి జగత్యనుష్టుభే అనుష్టుభే నుష్టుప్ అనుష్టు భయిత్యను స్తుభే అనుష్ట ప్రజాపాతయే అనుష్టు విత్యను స్తుప్ ప్రజాపాతయే ప్రజాపాతి ప్రజాపాతయేతి ప్రజాపాతయే ప్రజాపాతిర్ విశ్వేభ్యః ప్రజాపాతిరితి ప్రజాపాతి విశ్వేభ్యో దేవేభ్యః దేవేభ్యో బృహస్పతిః బృహస్పతిర్దేవానాం దేవానాం బ్రహ్మా బ్రహ్మాహం అహం మనుష్యానాం మనుష్యానాం భూః భూవద్భువాః భువస్వాః స్వర్నిరస్తః నిరస్తః పాప్మా నిరస్త ఇనిః అస్తః పాప్మేదం ఇదమహం అహం బృహస్పతేః బృహస్పతే సదాసి సదాసి సీదామి సీదామి మిత్రస్య మిత్రస్య త్వా త్వా చక్షుషా చక్షుషా ప్రతి ప్రతిగృంషే ఈక్షే ప్రతి ప్రతిగృహామి గృహామ్యాదరే ఆదరే రేగ్నే అగ్నే స్వా త్వాస్యేన ఆస్యేన ప్రాస్నామి అస్నామి బృహస్పతే బృహస్పతేర్ముఖేన ముఖేన యాః యా అప్సు అప్సంతః అప్సి చర్వసు అంతర్దేవతాః దేవతాస్తాః తా ఇదం ఇదాం శమయంతు శమయంతు స్వాహాకృతం స్వాహాకృతం జఠరం స్వాహాకృతమితి స్వాహాకృతం జఠరమింద్రస్య ఇంద్రస్య గచ్ఛ గచ్ఛ కశిలా కశిలా మే మే మాసం సంపృక్థాః పృక్థాః ఊర్ధ్వం ఊర్ధ్వం మే మే నాభేః నాభేరశీలా శీలేంద్రస్య ఇంద్రస్య త్వా జఠరే జఠరే సాధయామి సాధయామి ప్రజాపతేః ప్రజాపతే భాగః ప్రజాపతేరితి ప్రజాపతేః బాహోసి అస్యోర్జస్వాన్ ఓర్జస్వాన్ పయస్వాన్ పయస్వాన్ ప్రాణాపానౌ ప్రాణాపానౌ మే మే పాహి పాహి సమానౌ యానౌ సమానౌ యానా ఉదానౌ యానౌ ఉదానౌ యానా ఊర్గ్ ఊర్గసి అస్యోర్జం ఊర్జం మయి మయి ధేహి ధేహ్యక్షీతిః అక్షీతిరసి అసి మామే మే క్షేష్ఠాః క్షేష్ఠ అముత్ర అముత్రావుష్మిన్ అముష్మిన్ లోకే లోక ఇహ ఇహ చ చేతి చ ఏషా తే తే అగ్నే అగ్నే సమిత్ సమిత్రయా సమితి సమిత్ త్రయా వర్ధస్వ వర్ధస్వ చ చ ఆచ చప్యాయస్వ ప్యాయస్వేతి ప్యాయస్వ వర్ధిషీమహీ చ వయం వయమాచ ఆచ చప్యాశిషీమహీ ప్యాశిషీమహీతి ప్యాశిషీమహీ ఏతత్తే ఏ దేవా సవితః సవితర్యజ్ఞం యజ్ఞం ప్రాహూః ఆహృద్బృహస్పతయే బృహస్పతయే బ్రహ్మణే బ్రహ్మణే తేన తేన యజ్ఞం యజ్ఞమావవరేణ తేన యజ్ఞపాతిం యజ్ఞపాతిం తేన యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం తేన మామావ అవమనాః మనోజ్యోతిః జ్యోతిర్జుషతా జుషతామాజ్యస్య ఆజ్యస్య బృహస్పతిః బృహస్పతిర్యజ్ఞం యజ్ఞమిమం ఇమం రామోదు తనోత్వరిష్టం అరిష్టం యజ్ఞం యజ్ఞాంసం సమిమం ఇమం దాతు దాతు విశ్వే విశ్వే దేవాసాః దేవాస ఇహ ఇహ మాదయంతా మాదయంతామో ఓం ప్రా ప్రతిష్ట తిష్టేతి తిష్ట అగ్నిశోమయోరుజ్జీతి ఉజ్జీతి మను ఉజ్జీతి విద్యుత్ జీతి అనూత్ ఉజ్జేహం దేహం వాజస్య వాజస్య మా ప్రసవేన ప్రసవేన ప్రా ప్రసవేనేతి ప్రసవేన రోహామి ఊహామ్యగ్నిశోమౌ అగ్నిశోమౌతం తమప అపనుదతాయ్యః యోస్మాన్ అస్మాన్ వేష్టి దేష్టియం ఇం చ వయం వయం దుష్మః దుష్మో వాచస్య వాచస్యేనం ఏనం ప్రసవేన ప్రసవేనాప ప్రసవేనేతి ప్రసవేన అపోహామి ఊహామీంద్రాజ్ఞోః ఇంద్రాజ్ఞోరింద్రాగ్ని ఇంద్రాగ్ని వసుభ్యః ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని వసుభ్యస్త్వా వసుభ్యైతి వసుభ్యః వా రుద్రేభ్యః రుద్రేభ్యః ఆదిత్యేభ్యః ఆదిత్యేభ్యః సం సంజానాథాం జానాథాం యావాప్తివీ యావాప్తివీ మిత్రావరుణౌ యావాప్తివీ ఇది యావాప్తివీ మిత్రావరుణౌ మృత్వా కా విష్ట్యావ విష్ట్యావతాం అవతాం యంతు యంతు వయాః వయో రిక్తః రిక్తో రిగాణాః రిగాణాం మరుతాం మరుతాం వృషాదీం వృషాదీం గచ్ఛ గచ్ఛ వసా వసా తస్మీః తస్మిత్ భూవత్వా భూవత్వా దివం దివం గచ్ఛ గచ్ఛ తతః తతో నః నో వృష్టిం వృష్టిమావాహ ఆవాహ అహ చక్షుష్పాః చక్షుష్పాసి చక్షుష్పా ఇది చక్షుః పాః అసి చక్షుః చక్షుర్ మే మే వాహి పాహియం యం పరిధిం పరిధిం పర్యదత్తాః పరిధిమిది పరిధిం పర్యదత్తా అగ్నే పర్యదత్తాది పరి అదత్తాః అగ్నే దేవ దేవ పణిభిః పణిభిర్ గుహ్యమానః పణిభిర్ది పణిభిః గుహ్యమానస్తం తంతే తయేతం ఏతమను అనుజోషం జోషం భరామి భరాం ఏషః ఏష నా నేత్ ఇత్వత్ తదపచేతయా ఆతై అపచేతయా ఆత అగ్నేః అవచేతయా ఆత ఇత్యాప చేతయా ఆతై అగ్నే ప్రియం ప్రియం వాచాః వాచోపి అపీతం ఇదాం సర్గస్రవభాగాః సర్గస్రవభాగాస్థ సర్గస్రవభాగా ఇతి సర్గస్రవ భాగాః స్థేషా ఇషా బృహంతాః బృహంతః ప్రస్తరేష్టాః ప్రస్తరేష్ఠా కారిధయః ప్రస్తరేష్ఠా ఇతి ప్రస్తరే స్థాః పరిధయశ్చ పరిధయ ఇతి పరిధయః చ దేవాః దేవా ఇమాం ఇమాం వాచం వాచామభి అభివిశ్వే విశ్వే గృణంతాః గృణంత ఆసద్య ఆసద్యాస్మిన్ ఆసద్యేత్యా సద్య అస్మిన్ వర్గిషి వర్గిషి మాదయధ్వం మాదయద్వర్గ స్వాహ స్వాహ వాట్ వాట్ ఘృతాచీ ఘృతాచీస్థ ఘృతాచీతి ఘృతాచీ స్థోదుర్యో దుర్యో పాతం పాతాం సుమ్నే సుమ్నేస్థాః సుమ్నే ఇది సుమ్నే సుమ్నే సుమ్నే మా దత్తం దత్తమితి దత్తం అగ్నే దగ్ధాయో అదగ్ధాయో సీతమా అదగ్ధాయో ఇత్యదగ్ధ ఆయో అసీతమ పాహి పాహి మా దిద్యో దిద్యో పాహి పాహి ప్రసిద్ధ్యై ప్రసిద్ధ్యై దురిష్ట్యై ప్రసిద్ధ్యాది ప్రసిద్ధ్యై దురిష్ట్యై దురద్మన్యై దురిష్ట్యాది ఇష్ట్యై దురద్మన్యా అవిషం దురద్మన్యా ఇది అద్మన్యై అవిషం నా పితుం పితుం కృణు కృణుషదా సుషదాయో నౌ సుసరేతి సుసరా యోధౌ స్వాహా స్వాహా వాట్ వాళ్ళగ్నయే అగ్నయే సంవేశపరతయే సంవేశపరతయే స్వాహా సంవేశపరతయేతి సంవేశపరతయే స్వాహా సరస్వతి సరస్వతి సౌ భగిన్యై యశో భగిన్యై స్వాహా యశో భగిన్యామితి యశః భగిన్యై స్వాహో లోకాలే ఉలోకాలే ముసాలే ముసాలే యత్ యచ్చ చ సూర్త్వే సూర్త్వ ఆశిశ్లేష ఆశిశ్లేష ద్విషవి ఆశిశ్లేషేత్యా శిశ్లేష ద్విషవి యత్ యత్కపాలే కపాల ఉత్పృషా ఉత్పృషో విపృషా ఉత్పృషయిత్ పృషా విపృషస్సం విపృషయితి విపృషా సంజుహోమి జుహోమి సత్యా సత్యాస్సంతు సంతు యజమానస్య యజమానస్య కామాః కామా స్వాహా స్వాహాప్యాయతాం ఆప్యాయతాం ప్యాయతాం ధ్రువా ధ్రువా హవిషా హవిషా ఘృతేన ఘృతేన యజ్ఞీయజ్ఞం యజ్ఞీయజ్ఞం ప్రతి యజ్ఞీయజ్ఞమితి యజ్ఞం యజ్ఞం ప్రతి దేవయద్భ్యః దేవయద్భ్యః సూర్యాయ దేవయద్భ్యైతి దేవయద్భ్యః సూర్యాయ ఊధాః ఊధో అదిత్యాః అదిత్యా ఉపస్థే ఉపస్థ ఉరుధారా ఉపస్థైత్యువ స్థే ఉరుధారా పృథివీ ఉరుధారేరు ధారా పృథివీ యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ దేవా గాతువిదః గాతువిదో గాతుం గాతువిదైతి గాతువిదః గాతుమిత్వా ఇత్వా గాతుం గాతువీత ఇతేతీత మనసస్పతే పత ఇమం ఇమం దేవా దేవయజ్ఞం యజ్ఞగ్ర స్వాహా స్వాహా వాతే వాతే ఘాః ఘాతి ఘాః సం వర్గిః వర్గిరంతా అంతాగ్ర అవిషాః అవిషాః ఘృతేన ఘృతేన సమాదిత్యైః ఆదిత్యైర్వసుభిః వసుభిః సం వసుభిరితి వసుభిః సం మరుద్భిః మరుద్భిస్సం మరుద్భిర్తి మరుద్ ఇంద్రజిత్భిః సవింద్రాః ఇంద్రో విశ్వదేవేభిః విశ్వదేవేభిరంతాం విశ్వదేవేభిరితి విశ్వ దేవేభిః అంతాం దివ్యం దివ్యం నభాః నభో గచ్చతు గచ్చతు యత్ యత్ స్వాహా స్వాహాతః ప్రస్వా వాదీ విముంచతి ముంచతి సః స తస్మై తస్మై తస్మై తస్మై కోషాయ కోషాయ రక్షసాం రక్షసాం భాగః భాగోసి అసి వేషః వేషోసి అస్యుపవేషః ఉపవేషోద్వీషతః ఉపవేష ఇత్యుప వేషః విషతో గ్రీవాః గ్రీవా ఉప ఉపవే విద్ధి వే విద్ధి వేషాన్ వేషావు అగ్నే అగ్నే సుభగా సుభగధారయ సుభగేతీషు మగ ధారయేక ఇక సౌభాగాయ పురుతమం పురుతమం పురుహూత పురుతమమితి పురుతమం పురుహూత శ్రవస్యన్ పురుహూతేతి పురుహూత శ్రవస్యన్నితి శ్రవస్యన్ సంవచ్చసా వచ్చసా వయసా వయసా సం సంతనోభిః తనోభిరగం మహి అగం మహి మనసా మనసా సం సాం శివేన శివేనేతి శివేన త్రష్టా సుదత్రాః సుదత్రోపి సుదత్రైతి సుదత్రాః విదధాతు దధాతు రాజాః రాజో నో అనుమాష్టు మాష్టు తన్వాః తన్వో యద్ యద్విలిష్టం విలిష్టమితి విలిష్టం యజ్ఞసం సంచ సర్వే త ఉప ఉప చ శివే శివే మే మే సం సంతిష్ఠస్వ తిష్ఠస్వరిష్టే అరిష్టే స్విష్టే సృష్టే మే సృష్ట ఇతి సు ఇష్టే మే సం సంతిష్ఠస్వ తిష్ఠస్వ దివి దివి విష్ణో విష్ణుర్వి వ్యక్రగ్రస్త అగ్రగ్రస్త జాగ్రతేన జాగ్రతేన ఛందసా ఛందసా తతః తతో నిర్భక్తః నిర్భక్తో యః నిర్భక్త ఇతి నిర్భక్తః యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టియం యంచ చ వయం వయం జుష్మః యుష్మోంతరిక్షే అంతరిక్షే త్రయేష్టోభేన త్రయేష్టోభేన పృథివ్యాం త్రయేష్టోభేనేతి త్రయేష్టోభేన పృథివ్యాం గాయత్రేణ గాయత్రేణాస్మాత్ అస్మాదన్నాత్ అన్నాదస్యై అస్యై ప్రతిష్టాయాః ప్రతిష్టాయా అగమ్ ప్రతిష్టాయా ఇతి ప్రతి స్థాయాః అగమ్మ స్వాహ స్వస్సం స్వరితి స్వాహ సంజ్యోతిషా జ్యోతిషా భూమ అభూమ స్వయంభూః స్వయంభూరసి స్వయంభూరితి స్వయం భూః అసి శ్రేష్ఠాః శ్రేష్ఠో రశ్మిః రశ్మిర్వచ్చోదాః వచ్చోదాసి వచ్చోదా ఇతి వచ్చః అసి వచ్చాః వచ్చో మే మే దేహి దేహి సువర్యస్య సువర్యస్యావృతం ఆవృతమను ఆవృతమిత్యావృతం అన్వావర్తే ఆవర్తే వర్తేగ్నే అగ్నే గృహపతే గృహపతే సుగృహపతిః గృహపత ఇతి గృహపతే సుగృహపతిరహం సుగృహపతిరితి సు గృహపతి అహం త్వయా త్వయా గృహపత్యా గృహపత్యా భూయాసం గృహపత్యేతి గృహపత్యా భూయాసాం సుగృహపతి సుగృహపతిస్త్వం సుగృహపతిరితి సుగృహపతి త్వం మయా మయా గృహపత్యా గృహపత్యా భూయాః గృహపత్యేతి గృహపత్యా భూయా అస్థూరీ అస్థూరిణాః నో గార్హపత్యామి గార్హపత్యామి సంతు గార్హపత్యామీతి గార్హపత్యామి సంతు శతం శతాం హిమాః హిమాస్తిగ్మేన తిగ్మేనః నస్తేజసా తేజసా సం సాం శిషాధి శిషాధి సూవర్యస్య సూవర్యస్యావృతం ఆవృతమను ఆవృతమిత్యా వృతం అన్వావర్తే పావర్తే వర్త ఇతి వర్తే గురు విష్ణో విష్ణో వి విష్ణో ఇతి విష్ణో విక్రామస్వ గ్రహస్వోరు గురుక్షయాయ క్షయాయనః నస్కృతి కృధి కృధి కృతం కృతయోనే కృతయోనే పిబ కృతయోన ఇది కృత యోనే పిబ ప్రయజ్ఞపాతి ప్రేతి ప్రయజ్ఞపాతి విరా యజ్ఞపాతిమితి యజ్ఞపాతి తిరేతి చిరా తోసి అసి తంతు తంతురసి అస్య ను అను మా మాతను హి తనుక్యస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞేస్యాం అస్యాజ్ఞే సాధువృత్యాయాం సాధువృత్యాయామస్మిన్ సాధువృత్యాయామితి సాధువృత్యాయాం అస్మిన్నన్నే అన్యేస్మిన్ అస్మిన్ లోకే లోక ఇదం ఇదం మే మే కర్మ కర్మేదం ఇదం వీర్యం వీర్యం పుత్రః పుత్రో అనుసంతానోతు అనుసంతానోత్తగ్నే అనుసంతానోత్తిత్యను సంతానోతు అగ్నే వ్రతపతే వ్రతపతే వ్రతం వ్రతపత ఇతి వ్రతపతే వ్రతమాచారిషం అచారిషం తత్ తదశకం అశకం తత్ తన్మే మేరాధి అరాధీరం ఇదమహం అహయ్యః యదేవ ఏవాస్మి అస్మి సః స ఏవ ఏవాస్మి అస్మీత్యస్మి అగ్నయే కవ్యవాహనాయ కవ్యవాహనాయ స్వాహ కవ్యవాహనాయేతి కవ్య వాహనాయ స్వాహ సోమాయ సోమాయ పితృమతే పితృమతే స్వాహ పితృమత ఇతి పితృమతే స్వాహ అపాహతాః అపాహత అసూరాః అపాహత ఇత్యపహతాః అసూరా రక్షాగ్నిసి రక్షాగ్నిసి మే దిషదాః మే దిషదో యే మే దిషద ఇతి వేది సదాః యే రూపాణి రూపాణి ప్రతిముంచమానాః ప్రతిముంచమానా అసూరాః ప్రతిముంచమానా ఇతి ప్రతి ముంచమానా అసూరాః సంతాః సంతస్వధయాః స్వధయా చరంతి చరంతీతి చరంతి పరాపురో నిపురాః పరాపుర ఇతి పరాపురాః నిపురో యే నిపుర ఇతి నిపురాః ఏ భరంతి భరంత్యగ్నిః అగ్నిష్టాన్ తాన్ లోకాత్ లోకాత్ర ప్రణోదాతి ఉదాత్యస్మాత్ అస్మాదిత్యస్మాత్ నమో వః వపితరః పితరః సుష్మాయ సుష్మాయ తపసే తపసే యద్ యజ్జీవం జీవం తస్మై తస్మై రసాయ రసాయ ఘోరాయ ఘోరాయ మన్యవే మన్యవే సధాయీ సధాయీ వః వపితరః పితరో నమః నమయేతత్ ఏతద్వాః వపితరః పితరో వాసః వాసో గృహాన్ గృహాన్నః వపితరః పితరో దత్తా దత్తోత్ ఉదాయుషా ఆయుషా స్వాయుషాః స్వాయుషోత్ స్వాయుషేతీషు ఆయుషాః ఉత్పజన్యస్య పర్జన్యస్య ధామాభిః కామాభిరుత్ ధామాభిరుతి కామాభిః పునస్థాం ప్రస్థామృతాం అమృతామను అన్విత్యను ఆధత్తా దత్త పితరః పితరో గర్భం గర్భం కుమారం కుమారం పుష్కారస్రజం పుష్కారస్రజమిది పుష్కారస్రజం యథేహ ఇగ పురుష పురుషో సత్ అసదిత్యసత్ ఓవర్జం వహంతీ వహంతీరమృతం అమృతం ఘృతం ఘృతం వయః వయః కీలాలం కీలాలం పరిశ్రుతం పరిశ్రుతమితి పరిశ్రుతం సురాస్త స్తత్పయత తత్పయత మే మే పితృన్ పితృనికి పితృన్. ఓం సమిహాగ్నిం సమిహేతీశం ఇహా అగ్నిం దువస్యత దువస్యత ఘృతైః ఘృతయేద్బోధయత బోధయతీచిం అతీచిమిత్యతీచిం ఆస్మిన్ అస్మిన్ హవ్యా హవ్యా జుహోతన జుహోతనేతి జుహోతన సుసామిద్ధాయ శోచిషే సుసామిద్ధాయేతి సుసామిద్ధాయ శోచిషే ఘృతం ఘృతం తీవ్రం తీవ్రం జుహోతన జుహోతనేతి జుహోతన అగ్నయే జాతవేదసే జాతవేదసైతి జాత వేదసే తంపా సమిద్ధి సమిద్ధి అంగిర సమిద్ధి సమిద్భి అంగిరో ఘృతేన ఘృతేన వర్ధయామసి వర్ధయామసీతి వర్ధయామసి బృహచ్చోత్ర శోచాయ విష్ఠా యవిష్ఠేతి యవిష్ఠా ఉపత్వా అవిష్మాదీయృతాజీ ఘృతాజీయంతో ఎంతు హర్యత హర్యతేతి హర్యత జుషస్వ సమిధాః సమిధో మమ సమిధైతి సంవిధాః మమేతి మమ భూవద్భువాః భువస్వాః సద్యౌరీవ ద్యౌరీవ భూమ్నా ద్యౌరివేతి ద్యౌః ఈవ భూమ్నా భూమిరివ భూమిరివ పరిమ్నా భూమిరివేతి భూమిః ఇవ పరిమ్నేతి పరిమ్నా తస్యాస్తే తే పృథివీ పృథివీదేవయజని దేవయజని పృష్ఠే దేవయజనీతి దేవ యజని పృష్ఠేగ్నిం అగ్నిమన్నాదం అన్నాదమన్నాద్యాయ అన్నాదమిత్యన్న అదం అన్నాద్యాయాదే అన్నాద్యాయేత్యన్న అద్యాయ ఆదే దదైతి దే ఆయం అయం గౌః గౌ కృష్ణీ కృష్ణీరక్రమీర్ అక్రమీరసత్ అసతం మాతరం మాతరం పుర పురైతి పుర పితరం ప్రయన్ ప్రయన్ స్వాహ ప్రయన్నితి ప్రయన్ సరితి స్వాహ అంతశ్చరతి అంతరిత్యంత చరతి రోచనా రోచనాస్య అస్య ప్రాణాన్ ప్రాణాయపానతి అపానతీత్యప అనతి యక్షతి అక్షన్ మహిష మహిషో దివం దివమితి దివం సద్ధామ రామమిరాజతి రాజతి వాక్ పతంగాయ పతంగాయ ధీ గీయతే గీయతీ గీయతే ప్రతి వస్తో వస్తోర అహద్యుభీర్విద్యుభీ అగ్నిజ్యోతిషం వా అగ్నిజ్యోతిషమిత్రి జ్యోతిషం వాయుమదీయం వాయుమదీయం ప్రాణవాదీయం వాయుమదీమి వాయుమదీయం ప్రాణవాదీర్ఘస్వర్యాం ప్రాణవాదీమి ప్రాణవాదీయం స్వర్గస్వర్గాయ స్వర్గామితి స్వహ్యాం స్వర్గాయోప స్వర్గాయేతి స్వహ్యాయ ఉపాధామి దామి భాస్వాదీయం భాస్వాదీమగ్ని అగ్నిర్జ్యోతి జ్యోతిర్జ్యోతి జ్యోతిరగ్ని అగ్ని స్వాహా స్వాహా సూర్యజ్యోతిషం సూర్యజ్యోతిషం తా సూర్యజ్యోతిషమితి సూర్య జ్యోతిషం తా వాయుమదీయం వాయుమదీయం ప్రాణవాదీయం వాయుమతీమితి వాయుమదీయం ప్రాణవాదీర్ఘస్వర్గ్యాం ప్రాణవాదీమితి ప్రాణవాదీయం స్వర్గాగస్వర్గాయ స్వర్గ్యామితి స్థాగ్యాం స్వర్గాయోప స్వర్గాయేతి స్థాగాయ ఉపాదధామి దధామి భాస్వాదీయం భాస్వాదీయ సూర్య సూర్యోజ్యోతి జ్యోతిర్జ్యోతి జ్యోతిస్సూర్య సూర్యస్వాహా స్వాహా సజో సజోదేవేన సజోరితి సో దేవేన సమిత్రా సమిత్రా సజో సజోరాత్యా సజోరితి సో రాత్రేంద్రవత్యా ఇంద్రవత్యాషాణ ఇంద్రవత్యేంద్రవత్యా యుషాణో అగ్ని అగ్నిర్వేతు వేతు స్వాహా స్వాహా సజో సజోర్దేవేన సజోరితి సజో దేవేన సమిత్రా సమిత్రా సజో సజోషసా సజోరితి సజో ఉషసేంద్రవత్యా ఇంద్రవత్యాషాణ ఇంద్రవత్యేంద్రవత్యా యుషాణ సూర్య సూర్యో వేతు వేతు స్వాహా స్వాహే ఇహ పుష్టి పుష్టి పుష్టిపతి పుష్టిపతి దాదు పుష్టిపతి పుష్టిపతి దాహ ఇహ ప్రజా ప్రజాగ్రామయతు ప్రజామితి ప్రజా రమయతు ప్రజాపతి ప్రజాపతిరగ్నయే ప్రజాపతిరితి ప్రజాపతి అగ్నయే గృహపాతయే గృహపాతయేరయిమతే గృహపాతయైతి గృహపాతయే రయిమతే పుష్టిపతయే రయిమతైతి రయిమతే పుష్టిపతయే స్వాహా పుష్టిపతయైతి పుష్టిపతయే స్వాహాగ్నయే అగ్నయేన్నాదాయ అన్నాదాయాన్నపతయే అన్నాదాయేత్యన్న అదాయ అన్నపతయే స్వాహా అన్నపతయేత్యన్న పతయే స్వాహాన మిత్రం అవన మిత్రం మే మే అధరాగ్ అధరాగాన మిత్రం అన మిత్రముదగ్ ఉదగ్గృహి గృహీంద్ర ఇంద్రాన మిత్రం అన మిత్రం పశ్చాత్ పశ్చాన్మే మే అమిత్రం అనమిత్రం పురః పురస్కృహి కృధీ కృధి ఇంద్ర పశ్చాత్ పశ్చాంద్ర ఇంద్ర పురస్కాత్ పురస్కారింద్ర ఇంద్రో అస్మాన్ అస్మాం అభి అభిపాదు పాదు విశ్వత విశ్వతైతి విశ్వత ఇంద్రో దిఘాగ్నేశకాం దిఘాగ్నేశకాం మనాగ్నేసి మనాగ్నేసి విశోచీనా విశోచీనామి యస్య తాత్ అస్య తాత్ సమిదసీ సమిదిసం అసి సమిద్ధ సమిద్ధో మే సమిద్ధైసం మే అగ్నే అగ్నే దీవి సమేద్ధ సమేద్ధే సమేద్ధేసం హేద్ధ హే అగ్నే అగ్నే దీయ్యాసం ీయ్యాసమిసం ఉపక్రయంతరం ఉపక్రయంతయ్యోగ ప్రయంతా అధ్వరం మంత్రం మంత్రం వోచేమా వోచేమాగ్నే అగ్నయ్యగ్నే ఆరే అస్మే అస్మే చ అస్మేస్మే చృణ్వతే శృణ్వత ఇది శృణ్వతే అగ్నిర్మూర్ధ మూర్ధా దివ దివ కపుత్ కపుత్పతీ పతి పృథివ్యా పృథివ్యా అయం అయమిత్యయం అపాగ్నిరేతాగ్నిసి రేతాగ్నిసి జిన్వతి జిన్వతీతి జిన్వతి ఉపావా ఆమింద్రాగ్ని ఇంద్రాగ్ని ఆవృద్ధి ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఆహువద్యాహువద్యాహువద్యై ఉపారాజస రాజస సహ మాదయ్యై మాదయ్యాయి మాదయ్యై ఉపాదాతారో సాతయే సాతయే హువే హువే వామితి అయం తేజోనీ యోనిర్వృత్తియా వృత్తియోయత యతో జాత జాతో అరోచా అరోచా ఇత్యరోచా సంజాలన్ శుక్రం శుక్రం దోదుగ్రే దోదుగ్రే అక్రాయ అక్రాయ్రాయ వయస్ సహస్రసా సహస్రసాషిం సహస్రసామితి సహస్ర సా ఋషిమిషిం తనూపా అగ్నే తనూపా ఇది తనూపా అగ్నేసి అసి తన్వం తన్వం మే మే పాహి సమీ ధీమహి ధీమహి వయస్సంతః వయస్సంతో వయస్కృతం వయస్కృతాం సహస్వంతః వయస్కృతమితి వయః కృతం సహస్వంతః సహస్కృతం సహస్కృతమగ్నే సహకృతమితి సహః కృతం అగ్నే సపత్నదంభానం సపత్నదంభానమదుద్భాసః సపత్నదంభానమితి సపత్న దంభానం అదద్భాసో అదాభ్యం అదాభ్యం చిత్రావసో చిత్రావసో స్వస్తి చిత్రావసో ఇది చిత్రావసో స్వస్తి తే పారం పారమాసీయ అశీయసం సంపం త్వమగ్నే అగ్నే సూర్యస్య సూర్యస్య వచ్చసా వచ్చసా గథాః అగథా ఋషీణాం ఋషీణాగ్స్తుతేన స్తుతేన ప్రియేణ ప్రియేణ దాంనాః దాంనాహం ఆమాయూషా ఆయూషా వచ్చసా వచ్చసా ప్రజయా యస్కోషేణ కోషేణ ఘషీయా ఘషీయాంభ అంధస్థాంభ అంధోవః గోవక్షీయ వక్షీయ మహాః మహస్థాస్తమహాః మహోవః గోవక్షీయ వక్షీయోర్జాః ఓర్జస్థా స్థోర్జం ఓర్జం వః క్షీయనాయ కాయస్కోషా కోషస్థాయ కాయస్కోషం కోషం వహ గోవక్షీయ వక్షీయ రేవాదీ రేవాదీరమద్భం త్వమద్భమస్మిన్ అస్మిన్ యోనౌ యోనౌ గోష్ఠే గోష్ఠే క్షయే గోస్థైతి గోస్థే అసి విశ్వరూపీ విశ్వరూప్యోర్జా విశ్వరూపీతి విశ్వరూపీ ఓర్జా మా మావీస ఆవీస విష గోపత్యేన గోపత్యేనేతి గోపత్యేన ఉపత్